అథ కృష్ణయజుర్వేదే క్రమపాఠే ప్రథమకాండే తృతీయ ప్రశ్న ప్రారంభ. దేవస్య త్వా సవితః సవితః ప్రసవే ప్రసవేశ్వినః ప్రసవైతి ప్రాసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం ఓష్ణః బాహుభ్యామిది బాహోభ్యాం ఓష్ణాహస్తాభ్యాం హస్తాభ్యామా ఆదరే దరేభ్రి అభ్రిరసి అసి నారి నారిరసి అసి పరిలిఖితం పరిలిఖితం రక్ష పరిలిఖితమితి పరిలిఖితం రక్ష పరిలిఖితాః పరిలిఖితా అరాతయః పరిలిఖితా ఇది పరిలిఖితాః అరాతయ ఇదం ఇదమహం అహగుం రక్షసః రక్షసో గ్రీవాః గ్రీవా అపి అపి కృంతామి కృంతామి యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం ఎంచ చ వయం వయం గ్రీష్మః గ్రీష్మ ఇదం ఇదమస్య తస్య గ్రీవాః గ్రీవా అపి అపి కృంతామి కృంతామి దివే దివే త్వాంతరిక్షాయ అంతరిక్షాయ త్వా పృథివ్యై పృథివ్యై త్వా శుంధతాం శుంధతాం లోక లోక పితృషదన పితృషదనోయవ పితృషదన ఇది పితృస్తదన యవోసి అసి యవయ యవయాస్మద్ అస్మద్వేష ద్వేషో యవయ యవయారాతీ అరాతీస్తృణాం పితృణాగుంసదనం సదనమసి అస్యుత్ ఉద్దివం దివద్గస్తభాన స్తభానా ఆంతరిక్షం అంతరిక్షం వృణ వృణ పృథివీం పృథివీం నృగంహ నృగంహద్యుతాన ద్యుతానస్వామారుత మారుతో మినోతో మినోతు మిత్రావరుణయో మిత్రావరుణయోర్ధ్రువేణ మిత్రావరుణయోరితి మిత్రావరుణయో ధ్రువేణ ధర్మణ ధర్మణ బ్రహ్మవని బ్రహ్మవని బ్రహ్మవనిమిది బ్రహ్మవని క్షత్రవని క్షత్రవనిగం సుప్రజావని క్షత్రవనిమిది క్షత్రవని సుప్రజావనిగం రాయస్కోశవని సుప్రజావనిమిది సుప్రజావని రాయస్కోశవని పరి రాయస్కోశవనిమిది రాయస్కోశవని పరియూహామి ఊహామి బ్రహ్మ బ్రహ్మగృగం నృగంహక్షత్రం క్షత్రం నృగం నృగం ప్రజా ప్రజానృగం ప్రజామిది ప్రజా నృగం రాయ రాజస్కోశం కోశం నృగం నృగం ఘృతేన ఘృతేన ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఆ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఆ ప్రణేహా ప్రణేహామింద్రస్ ఇంద్రస్ సద సదోసి అసి విశ్వజనస్ విశ్వజనస్ ఛాయా విశ్వజనస్ేతి విశ్వజనస్ ఛాయాపరి పరి నిర్వణ నిర్వణో గిర గిర ఇమాభవంతో విశ్వద విశ్వతో వృద్ధాయు వృద్ధాయుమను వృద్ధాయుమిది వృద్ధ ఆయు అనువృద్ధయ వృద్ధయో జుష్టా జుష్టాభవంతో జుష్టయ దృష్టయ ఇంద్రస్ ఇంద్రస్ స్యో శివరీ అసి ఇంద్రస్ ఇంద్రస్ ధ్రువం ధ్రువమసి అస్ైంద్రం ఐంద్రమసి అసీంద్రాయ ఇంద్రాయ స్వేతి రక్షోహణో వలగహన రక్షోహణ ఇది రక్షన వలగహనో వైష్ణవాన్ వలగహన ఇది వలగహన వైష్ణవాన్ ఖనామి ఖనామీదం ఇదమహం అహంతం తం వలగం వలగముత్ వలగమితి వలగం ఉద్వపామి వపామియం ఎన్న సమాన సమానోయం యమసమాన అసమానో నిచఖాన నిచఖానేదం నిచఖానేతి నీచఖాన ఇదమేనం ఏనమధరం అధరం కరోమి కరోమి యః యోన సమాన సమానోయ యో సమాన అసమానో రాదీయతి రాదీయతి గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసావబాఢ అవబాఢో వలగ అవబాధ ఇవాగ్బాధ పదగస్కిం కిమక ఇది పదాగ కిమత్ర అత్ర భద్రం భద్రం తత్ తన్నౌ నౌ సహ సహ విరాట్ విరాడసి విరాడితి వీరాట్ అసి సపత్న సపత్న సమ్రాట్ సపత్నేతి సపత్నా సమ్రాడసి సమ్రాడితి సమ్రాట్ అసి భ్రాతృవ్య భ్రాతృవ్య స్వరాట్ భ్రాతృవ్యేతి భ్రాతృవ్యా స్వరాడసి స్వరాడితి స్వరాట్ అస్యభిమాతి అభిమాతి విశ్వారాట్ అభిమాతిభిమాతి విశ్వారాడసి విశ్వారాడితి విశ్వారాట్ అసి విశ్వాసా విశ్వాసాన్నాష్ట్రాణాగం హంత హంతరక్షోహణ రక్షోహణోపలగహన రక్షోహణ ఇది రక్షన వలగహన వలగహన ఇది వలగహన ప్రోక్షామి ఉక్షామి వైష్ణవాన్ వైష్ణవాన్ రక్షోహణ రక్షోహణోవలగహన రక్షోహణ ఇది రక్షన వలగహనోవ వలగహన ఇది వలగహన అవనయామి నయామి వైష్ణవాన్ వైష్ణవాన్ యవోసి అసి యవయ యవయాస్మద్ అస్మద్వేషో యవయ యవయారాతీ అరాతీరక్షోహణ రక్షోహణోవలగహన రక్షోహణ ఇది రక్షన వలగహనోవ వలగహన ఇది వలగహన అవస్తృణామి తృణామి వైష్ణవాన్ వైష్ణవాన్ రక్షోహణ రక్షోహణోవలగహన రక్షోహణ ఇది రక్షన వలగహనోభి వలగహన ఇది వలగహన అభిజుహోమి జుహోమి వైష్ణవాన్ వైష్ణవాన్ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ రక్షోహణావిది రక్షహనౌ వలగహనావుప వలగహనావిది వలగహనౌ ఉపదధామి దధామి వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వైష్ణవీ ఇది వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ రక్షోహణావిది రక్షహనౌ వలగహనోపరి వలగహనామితి వలగహనౌ పర్యూహామి ఊహామి వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వైష్ణవీ ఇది వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ రక్షోహణావితి రక్షహనౌ వలగహనౌపరి వలగహనామితి వలగహనౌ పరిస్తృణామి తృణామి వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వైష్ణవీ ఇది వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ రక్షోహణావితి రక్షహనౌ వలగహనౌ వైష్ణవీ వలగహనావితి వలగహనౌ వైష్ణవీ బృహన్ వైష్ణవీ ఇది వైష్ణవీ బృహన్నసి అసి బృహద్గ్రావ బృహద్గ్రావ బృహతీ బృహద్గ్రావేతి బృహద్గ్రావ బృహతీమింద్రాయ ఇంద్రాయ వాచం వాచం వద వదేతి వద విభోరసి విభోరితి విభో అసి ప్రవాహణ ప్రవాహణో వన్నిః ప్రవాహణ ఇది ప్రవాహణ వన్నిరసి అసి హవ్యవాహన హవ్యవాహన స్వాత్ర హవ్యవాహన ఇది హవ్యవాహన స్వాత్రోసి అసి ప్రచేత ప్రచేతస్తుథ ప్రచేత ఇది ప్రచేత తుథోసి అసి విశ్వవేదా విశ్వవేదా ఉషిత్ విశ్వవేదా ఇది విశ్వవేదా ఉషిదసి అసి కవి కవిరంఘారి అంఘారిరసి అసి బంభారి బంభారిరవస్యు అవస్యురసి అసి దువస్వాన్ దువస్వాన్ శుంభ్యో శుంభ్యోరసి అసి మార్జాలీయ మార్జాలీయ సమ్రాట్ సమ్రాడసి సమ్రాడితి సమ్రాట్ అసి కృషాను కృషాను పరిషద్య కృషానురితి కృషాను పరిషద్యోసి పరిషద్యైతి పరి సద్య అసి పవమాన పవమాన ప్రతక్వా ప్రతక్వాసి ప్రతక్వేది ప్రతక్వా అసి నభస్వాన్ నభస్వాన్ సంవృష్ట అసంవృష్టోసి అసంవృష్ట ఇత్యసంవృష్ట అసి హవ్యసూద హవ్యసూద రతధామా హవ్యసూద ఇది హవ్యసూద రతధామాసి రతధామేత్యతధామా అసి సువర్జ్యోతి సువర్జ్యోతిర్బ్రహ్మజ్యోతి సువర్జ్యోతిరితి సువ జ్యోతి బ్రహ్మజ్యోతిరసి బ్రహ్మజ్యోతిరితి బ్రహ్మజ్యోతి అసి సువర్ధామా సువర్ధామాజ సువర్ధామేతి సువ ధామా అజోసి అస్యేకపాత్ ఏకపాదిత్యేకాపాత్ అహిరసి అసి బుద్ధ్యః బుద్ధ్యో రౌద్రేణ రౌద్రేణానీకేన అనీకేన పాహి పాహి మాగ్నే అగ్నేతి బృహి మాహిగుంసీంసీరితి హిగుంసీ స్వపుంసో సోమత నోకృభ్య తనోకృభ్యోద్వేషోభ్య తనోకృభ్యతి తనోకృతేభ్య ద్వేషోభ్యోన్యకృతేభ్య ద్వేషోభ్యేషాభ్య అన్యకృతేభ్య ఉరు అనన్యకృతేభ్యన్యాకృతేభ్య ఉరుయంతాసి అసి వరోథం వరోథగ్స్వాహ సాహాషాణ విషాణో అప్తు అప్తురాజ్యస్ ఆజ్యస్ వేదు వేదస్వాహ స్వాహాయం అయం నో అగ్ని అగ్నిర్వరివ వరివ శృణోదు కృణోత్వయం అయం వృధ వృధ పుర పురేషు హేతు ప్రభిందన్ ప్రభిందన్నితి ప్రాభిందన్ అయగుం శత్రూన్ శత్రూన్ జయతు జయతు జరభిషాణ జరభిషాణోయం అయం వాజం వాజం జయతు జయతు వాజసాతౌ వాజసాతావితి వాజసాతౌ ఉరు విష్ణో విష్ణో వి విష్ణో ఇది విష్ణో విక్రమస్వ క్రమస్వోరు ఉరుక్షయాయ క్షయాయన నృధి కృధీతి కృధి ఘృతం ఘృతయోనే ఘృతయోనే పిబ ఘృతయోన ఇది ఘృతయోనే పిబ ప్రయజ్ఞపతి ప్రేది ప్రయజ్ఞపతిర యజ్ఞపతిమితి యజ్ఞాపతి తిరేతి తిర సోమో జిగాతి జిగాతి గాతువిత్ గాతువిద్వానా గాతువిదితి గాతువిత్ దేవానామేది ఏతి నిష్కృతం నిష్కృతమృతస్య నిష్కృతమితి నిహీకృతం ఋతస్య యోని యోనిమాసదం ఆసదమదిత్యాః ఆసదమిత్యాసదం అదిత్యాస్సదః సదోసి అస్యదిత్యాః అదిత్యాస్సదః సవ ఆసీద సీదైషః ఏషవః ఓ దేవ దేవ సవితః సవితః సోమః సోమస్తం సగం రక్షధ్వం రక్షధ్వం మా మావః ఓ దభత్ దభదేతత్ ఏతత్వం సగం సోమ సోమదేవః దేవో దేవాన్ దేవానుప ఉపాగాః అగా ఇదం ఇదమహం అహం మనుష్యః మనుష్యో మనుష్యాన్ మనుష్యాన్ సహ సహ ప్రజయా ప్రజయా సహ ప్రజయేతి ప్రాజయా సహ రాయః రాయస్కోషేణ కోషేణ నమః నమో దేవేభ్యః దేవేభ్యః సధా సధా పితృభ్యః సుధేతి స్వాధా పితృభ్య ఇదం పితృభ్యైతి పితృభ్యః ఇదమహం అహన్నిః నిర్వరుణస్య వరుణస్య పాశాద్ పాశాత్ సువః సువరహి అభివి విఖ్యేషం శేషం వైశ్వానరం వైశ్వానరం జ్యోతిః జ్యోతిరగ్నే అగ్నే వ్రతపతే వ్రతపతే త్వం వ్రతపత ఇది వ్రతపతే త్వం వ్రతానాం వ్రతానాం వ్రతపతిః వ్రతపతిరసి వ్రతపతిరితి వ్రతపతిః అసియా యా మమ తనోః తనోస్త్రయి తయ్యభూత్ అభోదియం ఇయగుంసా సా మయి మయ్యా యా తవ తవ తనోః తనోర్మయి మయ్యభూత్ అభోదేషా ఏషా సా సా త్వయి త్వయి యథాయథం యథాయథం నౌ యథాయథమితి యథాయథం నౌ వ్రతపతే వ్రతపతే వ్రతినోః వ్రతపత ఇది వ్రతపతే వ్రతినోర్వ్రతాని వ్రతానీతి వ్రతాని అత్యన్యాన్ అన్యానగా అఘాన్న నాన్యాన్ అన్యానుప ఉపాగాం అగామర్వాక్ అర్వాత్వా పాపరైః పరైరవిదం అవిదం పర పరోపరైః అవరైస్తం తంత్వా త్వాజుషే విషే వైష్ణవం వైష్ణవం దేవయజ్యాయై దేవయజ్యాయై దేవ దేవయజ్యాయా ఇది దేవయజ్యాయై దేవస్త్వా త్వా సవితా సవితా మధ్వా మధ్వానక్తో అనక్తోషధే ఓషధే ప్రాయస్వ ప్రాయస్వైనం ఏనగ్రస్వభితే స సభితేమా సభితస్వాధివే మైనం ఏనఘం హిగుంసీ హిగుంసీర్దివం దివమగ్రేణ అగ్రేణ మా లేఖీ లేఖీరంతరిక్షం అంతరిక్షం మధ్యేన మధ్యేన మా హిగుంసీ హిగుంసే పృథివ్యా పృథివ్యా తమ్ సంభవ భవనస్పతే వనస్పతే శతవలుష శతవలుషోది శతవలుష ఇది శతవలుష విరోహ రోహ సహస్రవలుషా సహస్రవలుషాది సహస్రవలుషా ఇది సహస్రవలుషా వివయం వయగం రుహేమ రుహేమయం పా స్వాయం అయగ్రస్వధితి స్వధితిస్తేతి జాన స్వధితి స్వాధితి తేతి జాన ప్రణినాయ ప్రణినాయ మహతే ప్రణినాయేతి ప్రణినాయ మహతే సౌభగాయ సౌభగాయాచ్ఛిన్న అచ్ఛిన్నో రాయ రాయ సువీర సువీర ఇది సువీర పృథివ్యై పాంతరిక్షాయ అంతరిక్షాయ దివే దివే శుంధతాం శుంధతాం లోక లోక పితృషదన పితృషదనోయవ పితృషదన ఇది పితృసదన యవోసి అసి యవయ యవయాస్మద్ అస్మద్వేష దేశో యవయ యవయారాజీ అరాజీ పితృణాం పితృణాం సదనం సదనమసి అసి స్వావేష స్వావేశోసి స్వావేశ ఇది సో ఆవేశ అస్యగ్రేగా అగ్రేగా నేతృణాం అగ్రేగాగ్రేగా నేతృణాం వనస్పతి వనస్పతిరభి అభిత్వా స్థాస్యతి స్థాస్యతి తస్య తస్య విత్తాద్ విత్తాద్దేవ దేవస్వా సవిత సవితమధ్వా మధ్వానక్తో అనక్తో సువిప్లాభ్య సువిప్లాభ్యవా సువిప్లాభ్యైతి సో విప్లాభ్య ఔషధీభ్య ఓషధీభ్య ఉత్ ఓషధీభ్యైత్యోషధీభ్య ఉద్దివం దివగ్రస్తభాన స్తభానా ఆంతరిక్షం అంతరిక్షం ఋణ ఋణపృథివీం పృథివీముపరేణ ఉపరేణ దృగంహ దృగంహతే ఏతే తే ధామాని ధామాన్యుష్మసి ఉష్మసీరమధ్యే గమధ్యే గావ గావోయత్ర యత్ర భూరిశృంగా భూరిశృంగా అయాస భూరిశృంగా ఇది భూరిశృంగా అయాస ఇత్యయాస అత్రాహ ఆహారత్ తదురుగాయస్య ఉరుగాయస్య విష్ణోః ఉరుగాయస్యేత్యురుగాయస్య విష్ణోః పరమం పరమం పదం పదమవ అవభాతి భాతి భూరే భూరేరిది భూరే విష్ణోః కర్మాణి కర్మాణి పశ్యత పశ్యత యతః యతో వ్రతాని వ్రతాని పస్పశే పస్పశ ఇది పస్పశే ఇంద్రస్య యుజ్యః యుజ్యః సఖా సఖేది సఖా సద్విష్ణోః విష్ణోః పరమం పరమం పదం పదగం సదా సదా పశ్యంతి పశ్యంతి సూరయః సూరయ ఇది సూరయః విరీవ ఇవచక్షుః చక్షురాతతం ఆతతమిత్యాతతం బ్రహ్మవలిం త్వా బ్రహ్మవలిమిది బ్రహ్మవలిం త్వా క్షత్రవలిం క్షత్రవలిగం సుప్రజావలిం క్షత్రవలిమిది క్షత్రావలిం సుప్రజావలిగం రాయస్పోషవలిం సుప్రజావలిమిది సుప్రజావలిం రాజస్పోషవలిం పరి రాజస్పోషవలిమిది రాజస్పోషావలిం పరిజోహామి ఊహామి బ్రహ్మ బ్రహ్మదృగంహ దృగంహ క్షత్రం క్షత్రం దృగంహ దృగంహ ప్రజా ప్రజా దృగంహ ప్రజామిది ప్రజా దృగంహ రాయ రాయస్పోషం పోషం దృగంహ దృగంహ పరివీ పరివీరసి పరివీరిది పరివీ అసి పరి పరిత్వా స్వాదైవీ దైవీర్విష విషో వ్యయంతాం వ్యయంతాం పరి పరీమం ఇమగం రాయ రాజస్పోష పోషో యజమానం యజమానం మనుష్యా మనుష్యా అంతరిక్ష అంతరిక్షస్వానౌ సా నావ అవగూహామి గూహామీతి గూహామి ఇషే ోపవీ ఉపవీరసి ఉపవీరిత్యుదావీ అస్యుపో ఉపో దేవాన్ ఉపో ఇత్యుపో దేవాన్ దైవీ దైవీర్విషః విషః ప్రాగుః అగుర్వన్నీః వన్నీ ఋషిదః ఋషిజో బృహస్పతే బృహస్పతే ధారయ ధారయా వసూని వసూని హవ్యా హవ్యాతే తే స్వదంతాం స్వదంతాం దేవ దేవత్వష్టః త్వష్టర్వసు వసురణ్వ అణ్వరేవతీః రేవతీరమధ్వం అమధ్వమగ్నేః అగ్నేర్జనిత్రం జనిత్రమసి అసి వృషణౌ వృషణౌ స్థః సౌర్వశీ ఉర్వశ్యసి అస్యాయుః ఆయురసి అసి పురూరవాః పురూరవా ఘృతేన ఘృతేన అక్తే అక్తే వృషణం అక్తే ఇత్యక్తే వృషణం దధాథాం దధాథాం గాయత్రం గాయత్రం ఛందః ఛందోను అనుప్ర ప్రజాయస్వ జాయస్వ త్రైష్టుభం త్రైష్టుభం జాగతం జాగతం ఛందః ఛందోను అనుప్ర ప్రజాయస్వ జాయస్వ భవతం భవన్నః నస్తమనసౌ సమనసౌ సమోగసౌ సమనసావితి సమనసౌ సమోగసావరేపసౌ సమోగసావితి సమ్ ఓగసౌ అరేపసావిత్యరేపసౌ మా యజ్ఞం యజ్ఞగుంహిగం శిష్టం ఎగంశిష్టం మా మా యజ్ఞపతిం యజ్ఞపతిం జాతవేదసౌ యజ్ఞపతి యజ్ఞాపతిం జాతవేదసౌ శివౌ జాతవేదసావితి జాత వేదసౌ శివౌ భవతం భవతమద్య అద్యనః నైదినః అగ్నావగ్నిః అగ్నిశ్చరతి చరతి ప్రవిష్టః ప్రవిష్ట ఋషీణాం ప్రవిష్ట ఇది ప్రావిష్టః ఋషీణాం పుత్రః పుత్రో అధిరాజ అధిరాజ ఏషః అధిరాజ ఇత్యధిరాజ ఏష ఇత్యేషః స్వాహాకృత్య బ్రహ్మణా స్వాహాకృత్యేది స్వాహాకృత్య బ్రహ్మణా తే జుహోమి జుహోమి మా మా దేవానాం దేవానాం మిథుయా మిథుయాకః కర్భాగధేయం భాగధేయమితి భాగధేయం ఆదదే తదరుదస్య రుదస్య దేవహవి పాశేన దేవహవిరితి దేవహవి పాశేనా ఆరభే రభే ధర్ష ధర్షా మానుషాన్ మానుషానభ్య అభ్యస్వా అభ్యైత్యభ్య ఔషధీభ్య ఔషధీభ్య ప్ర ఔషధీభ్యైత్యవషధీభ్య ప్రోక్షామి ఉక్షామ్యవా అపాం పేరుః పేరురసి అసి స్వాత్తం స్వాత్తంచిత్ చిత్ సదేవం సదేవగం హవ్యం సదేవమితి సదేవం హవ్యమాపః ఆపో దేవీః దేవీ స్వదత స్వదతైనం ఏనగుంసం సందే ఏ ప్రాణః ప్రాణో వాయునా ప్రాణమితి ప్రాణః వాయునా గచ్చతాం గచ్చతాగుంసం సంయజత్రైః యజత్రైరంగాని అంగాని సమ్ సంయజ్ఞపతిః యజ్ఞపతిరాశిషాః యజ్ఞపతిమితి యజ్ఞాపతిః ఆశిషా ఘృతేన ఆశిషేత్యాశిషాః ఘృతేనాక్తౌ అక్తౌ పశుం పశుం రాయేథాం రాయేథాగుం రేవతీః రేవతీర్యజ్ఞపతిం యజ్ఞపతిం ప్రియథా యజ్ఞపతిమితి యజ్ఞాపతిం ప్రియథావిశత ప్రియథేతి ప్రియథా ఆవిశత విషతోరో ఉరో అంతరిక్ష ఉరో ఇత్యురో అంతరిక్ష సజోః సజోర్దేవేన సజోరితి సజోః దేవేన వాతేన వాతేనాస్య అస్య హవిషః హవిషత్మనా త్మనా యజ యజసం సమస్య అస్య తనువా తనువా భవ భవవర్షీయః వర్షీయో వర్షీయసి వర్షీయసి యజ్ఞే యజ్ఞే యజ్ఞపతిం యజ్ఞపతిం ధాః యజ్ఞపతిమితి యజ్ఞాపతిం ధాః పృథివ్యాః పృథివ్యాః సంపృచః సంపృచః పాహి సంపృచ ఇది సంపృచః పాహి నమః నమస్తే తాతాన ఆతానానర్వా ఆతానేత్యాతాన అనర్వా ప్రేహి ఇహి ఘృతస్య ఘృతస్య కుల్యాం కుల్యామను అను సహ సహ ప్రజయా ప్రజయా సహ ప్రజయేది ప్రజయా సహ రాయః రాయస్పోషేణ పోషేణాపః ఆపో దేవీః దేవీ శుద్ధాయువః శుద్ధాయువః శుద్ధాః శుద్ధాయువ ఇది శుద్ధాయువ శుద్ధాయూయం యూయం దేవాన్ దేవాగుం ఊర్ధ్వం ఊర్ధ్వగం శుద్ధా శుద్ధా వయమ్ అయమ్ పరివిష్టా పరివిష్టా పరివేష్టార పరివిష్టా ఇది పరివిష్టా పరివేష్టారో వహ పరివేష్టార ఇది పరివేష్టార వో భూయాస్మ భూయాస్మేది భూయాస్మ వాక్తే ఆప్యాయతాం ప్యాయతాం ప్రాణ ప్రాణస్తే ప్రాణ ఇది ప్రాణ త ఆప్యాయతాం ప్యాయతాం చక్షుః చక్షుస్తే త ఆప్యాయతాం ప్యాయతామి శ్రోత్రం శ్రోత్రం తే స ఆప్యాయతాం ప్యాయతాయ్యా రాతే తే ప్రాణాన్ ప్రాణాన్ ప్రాణాది ప్రాణాన్ శుగ్జగామ జగామయా యా చక్షు చక్షుర్యా యా శ్రోత్రం శ్రోత్రయత్ యత్తే తే క్రూరం క్రూరయత్ యదాస్థితం ఆస్థితం తత్ ఆస్థితమిత్యాస్థితం తత్తే తా ఆప్యాయతాం ప్యాయతాం తత్ తత్తే అయేతేన ఏతేన శృంభతాం శృంభతాం నాభిః నాభిస్తే తా ఆప్యాయతాం ప్యాయతాం పాయుః పాయస్తే తా ఆప్యాయతాం ప్యాయతాగుం శుద్ధాః శుద్ధాః చరిత్రాః చరిత్రాశ్రం శమధ్యః అభ్యశ్రం అభ్య ఇత్యదేభ్యః శమోషధీభ్యః ఓషధీభ్యశ్రం ఓషధేభ్యైత్యోషధీభ్యః శం పృథివ్యై పృథివ్యై శం సమహోభ్యాం అహోభ్యామోషధే అహోభ్యామిత్యహభ్యాం ఓషధే త్రాయస్వ త్రాయస్వైనం ఏనగ్రస్వధితే సభితే మా సభితైరి స్వాధితే మైనం ఏనగం హిగుంసీ హిగుంసీ రక్షసాన్ రక్షసాన్ భాగ భాగోసి అసీదం ఇదమహం అహమేం రక్ష రక్షోధమం అధమం తమ తమో నయామి నయామి యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం ఎంచ చ వయమ్ వయమ్ ద్విష్మః ద్విష్మమిదం ఇదమేనం ఏనమధమం అధమం తమ తమో నయామి నయామీషే ఇషే త్వా ఘృతేన ఘృతేన ద్యావాపృథివీ ద్యావాపృథివీ ప్ర ద్యావాపృథివీ ఇది ద్యావాపృథివీ ప్రోణ్వాథా ఓన్వాథామచ్చిన్నః అచ్చిన్నో రాయ రాయ సువీర సువీర ఉరు సువీర ఇది సువీర ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్నిః ఇహి వాయో వాయో వి వాయో ఇది వాయో వీహి ఇహి స్తోకానా స్తోకానాగస్వాహ స్వాహోర్ధ్వనభసం ఊర్ధ్వనభసం మారుతం ఊర్ధ్వనభసమిత్యోర్ధ్వనభసం మారుతం గచ్చతం గచ్చతమితి గచ్చతం సంతే తే మనసా మనసా మనః మనస్సం సం ప్రాణేన ప్రాణేన ప్రాణ ప్రాణేనేది ప్రాణేన ప్రాణో జుష్టం ప్రాణ ఇది ప్రాణ జుష్టం దేవేభ్య దేవేభ్యో హవ్యం హవ్యం ఘృతవత్ ఘృతవత్సాహ ఘృతవదిది ఘృతవత్ సాహైంద్ర ఐంద్ర ప్రాణ ప్రాణో అంగే అంగే ప్రాణ ఇది ప్రాణ అంగే అంగేని అంగే అంగైత్యంగే అంగే నిరేధ్యత్ వేధ్యతైంద్ర ఐంద్రోపాన అపానో అంగే అంగే అపాన ఇత్యపాన అంగే అంగేవి అంగే అంగైత్యంగే అంగే విభోభవత్ భోభవద్దేవ దేవత్వష్ట స్వష్టర్భూరి భూరిదే తే సగుంసం సగుంసమేతో సగుంసమితి సంసం ఏతు విషురూపా విషురూపాయత్ విషురూపా ఇది విషురూపా యత్సలక్ష్మాణ సలక్ష్మాణో భవథ సలక్ష్మాణ ఇది స లక్ష్మాణ భవథ దేవత్రా దేవత్రాయంతం దేవత్రేతి దేవత్రా యంతమవసే అవసే సఖాయ సఖాయోను అనుత్వా మాతా మాతా పితర పితరో మదంతో వదంతు శ్రీ శ్రీరసి అస్యగ్ని అగ్నిస్వా శ్రీణాతు శ్రీణాప ఆపస్వం సమరిణన్ అరిణన్ వాతస్య్రజ్యై ధృజ్యై ఓష్ణ ఓష్ణోనగ్రస్యై రగ్రస్య అపాం అపామోషధీనా ఓషధీనా రోహిష్యై ఘృతం ఘృతం ఘృతపావాన ఘృతపావాన పిబత ఘృతపావాన ఇది ఘృత పావాన పిబతవసాసా పావాన వసా పావాన పిబత వసా పావాన ఇది వసా పావాన పిబతాంతరిక్ష అంతరిక్ష హవి హవిరసి అసి స్వాహా స్వాహా స్వాంతరిక్షాయ అంతరిక్షాయ దిశ దిశ ప్రదిశ ప్రదిశ ఆదిశ ప్రదిశ ఇది ప్రాదిశ ఆదిశో విదిశ ఆదిశ ఇత్యాదిశ విదిశ ఉద్దిశ విదిశ ఇది వీదిశ ఉద్దిశ స్వాహా ఉద్దిశ ఇత్యుదిశ స్వాహా దిగ్భ్య దిగ్భ్యో నమ దిగ్భ్యైతి దిగ్భ్య నమో దిగ్భ్య దిగ్భ్యైతి దిగ్భ్య సముద్రం గచ్చ గచ్చ స్వాహా స్వాహాంతరిక్షం అంతరిక్షం గచ్చ గచ్చ స్వాహా స్వాహా దేవం దేవం సవితారం సవితారం గచ్చ గచ్చ స్వాహా స్వాహా హోరాత్రే అహోరాత్రే గచ్చ అహోరాత్రే ఇత్యహ రాత్రే గచ్చ స్వాహా స్వాహా మిత్రావరుణౌ మిత్రావరుణౌ గచ్చ మిత్రావరుణావితి మిత్రావరుణౌ గచ్చ స్వాహా స్వాహా సోమం సోమం గచ్చ గచ్చ స్వాహా స్వాహా యజ్ఞం యజ్ఞం గచ్చ గచ్చ స్వాహా స్వాహా ఛందాగుంసి ఛందాగుంసి గచ్చ గచ్చ స్వాహా స్వాహా ద్యావా పృథివీ ద్యావా పృథివీ గచ్చ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ గచ్చ స్వాహా స్వాహా నభః నభో దివ్యం దివ్యం గచ్చ గచ్చ స్వాహా స్వాహాగ్నిం అగ్నిం వైశ్వానరం వైశ్వానరం గచ్చ గచ్చ స్వాహా స్వాహాభ్య అభ్యస్వా అభ్యైత్యతేభ్య ఔషధీభ్య ఔషధీభ్యో మన ఔషధీభ్యైత్యోషధీభ్య మనో మే మే హార్ది హార్ది యచ్చ యచ్చ తనూం తనూన్ త్వచం త్వచం పుత్రం పుత్రం నక్తారం నక్తారవశీయ అశీయ శుగ శుగసి అసితం తమభి అభిశోచ శోచయ యోస్మాన్ అస్మాన్ వేష్టి వేష్టియం ఎంచ సభయం వయం విష్మ విష్మో ధామ్నో ధామ్న ధామ్నో ధామ్నో రాజన్ ధామ్నో ధామ్న ఇది ధామ్న ధామ్న రాజన్నిద ఇతో వరుణ వరుణ నో ముంచ ముంచయత్ యదాప ఆపో అగ్నియా అగ్నియా వరుణ వరుణేతి ఇది శపామహే శపామహే తతో వరుణ వరుణన నోముంచ ముంచేతి ముంచ హవిష్మతీరిమా ఇమా ఆప ఆపో హవిష్మాన్ హవిష్మాన్ దేవ దేవోర్ధర అధ్వరో హవిష్మాన్ హవిష్మాగుం ఆవివాసతి వివాసతి హవిష్మాన్ హవిష్మాగుం అస్తు అస్తు సూర్య సూర్య ఇది సూర్య అగ్నేర్వహ ఓపన్నగ్రహస్ అపన్నగ్రహస్ సదసి అపన్నగ్రహస్ేత్యపన్నగ్రహస్ సదసి సాదయామి సాదయామి సుమ్నాయ సుమ్నాయ సుమ్నినీ సుమ్నినీ సుమ్నే సుమ్నే మా మా ధత్త ధత్తేంద్రాగ్నియో ఇంద్రాగ్నియోర్భాగధేయీ ఇంద్రాగ్నియోరితీంద్ర అగ్నియో భాగధేయీస్థ భాగధేయీరి భాగధేయీ స మిత్రావరుణయో మిత్రావరుణయోర్భాగధేయీ మిత్రావరుణయోరితి మిత్రావరుణయో భాగధేయీస్థ భాగధేయీరి భాగధేయీ స విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం భాగధేయీ భాగధేయీస్థ భాగధేయీరి భాగధేయీ సయజ్ఞే యజ్ఞే జాగృత జాగృతేతి జాగృత హృదే త్వా మనసే మనసే త్వా దివే దివే త్వా సూర్యాయ సూర్యాయత్వా త్వోర్ధ్వం ఊర్ధ్వమిమం ఇమమధ్వరం అధ్వరం కృధి కృధి దివి దివి దేవేషు దేవేషు హోత్రాహ హోత్రాయచ్చ యచ్చ సోమ సోమరాజన్ రాజన్నా ఏహి ఇష్యవ అవరోహ రోహమా మాధే భేర్మా మాథం సంవిత్థా విత్థామా మాత్వాహిగుంసిషం హిగుంసిషం ప్రజా ప్రజాస్వం ప్రజాయి ప్రజా త్వముపావరోహ ఉపావరోహ ప్రజా ఉపావరోహేత్యుప అవరోహ ప్రజాస్వాం ప్రజాయి ప్రజా త్వముపావరోహంతో ఉపావరోహంతు శృణోదు ఉపావరోహంతిత్యుప అవరోహంతో శృణోత్వగ్ని అగ్నిస్తమిధా సమిధాహవం సమిధేతి సంవిధా హవం మే మే శృణ్వంతో శృణ్వన్వాప ఆపోధిషణా ధిషణాశ్చ దేవీ దేవీరికి దేవీ శృణోదగ్రావాణ రావాణో విదుష విదుషోనో యజ్ఞం యజ్ఞం శృణోతు శృణోతు దేవ దేవసవిత సవితాహవం హవం మే మైతి మే దీరాప ఆపో అపా అపాన్నపాత్ అపాద్యూర్మి ఊర్మిర్హవిష్య హవిష్య ఇంద్రియావాన్ ఇంద్రియావాన్ మదింతమ ఇంద్రియావానికి ఇంద్రియావాన్ మదింతమస్తం తం దేవేభ్యో దేవత్రధత్త దేవత్రేతి దేవాత్ర ధత్త శుక్రం శుక్రం శుక్రపేభ్య శుక్రపేభ్యో యేషాం శుక్రపేభ్యైతి శుక్రపేభ్య ఏషాం భార భారస్థ స్వాహ స్వాహాకాశి కాశిరసి అస్య అపాపాం అపాం రుద్రం రుద్రకం సముద్రస్య సముద్రస్య వహ ఓక్షిత్యై అక్షిత్యా ఉన్నయే నయ ఇతి నయే యమగ్నే అగ్నే పృత్సు పృత్సుమర్త్యమం పృత్సుతి పృత్సు మర్త్యమావహ ఆవో వాజేషు వాజేషు యమ్ యంజునా జునా ఇది జునా సయంతా యంతా శశ్వతీ శశ్వతీరిష ఇష ఇతీశ త్వమగ్నే అగ్నే రుద్ర రుద్రో అసుర అసురో మహ మహో దివ దివస్వం తగం శబ్ద శబ్దో మారుతం మారుతం వృక్ష వృక్ష ఈశిషే ఈశిష ఇతీశిషే త్వం వాతై వాతైరరుణై అరుణైర్యాసి రాసి సంగయ సంగయస్వం సంగయ ఇది సంగయ త్వం పూషా పూషా విధత విధత పాసి విధత ఇది విధత పాసి నో నుత్మనా స్మనే విత్మనా ఆవహ ఓ రాజానం రాజానమధ్వరస్య అధ్వరస్య రుద్రం రుద్రగం హోతారం హోతారగం సత్యయజం సత్యయజం రోదస్యో సత్యయజమితి సత్యయజం రోదస్యోరితి రోదస్యో అగ్నిం పురా పురాతనయత్నో తనయత్నో రచిత్తాత్ అచిత్తాద్ధిరణ్యరూపం హిరణ్యరూపమవసే హిరణ్యరూపమితి హిరణ్యరూపం అవసే కృణధ్వం కృణధ్వమితి కృణధ్వం అగ్నిర్హోతా హోతాని నిషసాద ససాదా యజీయాన్ యజీయానుపస్థే ఉపస్థే మాతు ఉపస్థైత్రివాస్థే మాతురభౌ సురభావు లోకే లోక ఇది లోకే యువా కవి కవి పురునిష్ఠ పురునిష్ఠ ఋతావా పురునిష్ఠ ఇది పురునిష్ఠ ఋతావా ధర్తా ఋతావేత్యుతా ధర్తా కృష్ణీనా కృష్ణీనాముత ఉత మధ్యే మధ్య ఇద్ధ ఇద్ధ ఇది సాధ్వీమక కరద్వీతిం దేవీతిం నహ దేవీతిమితి దేవీతి నో అద్య అద్య యజ్ఞస్య యజ్ఞస్య జిహ్వాం జిహ్వామవిదామ అవిదామగుష్యాం తుష్యామి జిగుష్యాం స ఆయుః ఆయురా ఆగాత్ అగాత్సురభిః సురభిర్వసానః వసానో భద్రాం భద్రామకః అగర్దేవహూతిం దేవహూతిం నః దేవహోతిమితి దేవాహోతి నో అద్య అద్యేత్య అక్రందదగ్ని అగ్నిస్తనయన్ స్తనయన్నివ ఇవద్యో ద్యో క్షామ క్షామారేరిహత్ రేరిహద్వీరుధ వీరుధ సమంజన్ సమంజన్నితి సంభన్ సద్యో జగ్జాన జగ్జానో వి విధ ఇద్ధో అక్షత్ అక్షదా ఆ రోదసీ రోదసీ భానునా రోదసీ ఇతి రోదసీ భానునా భాతి భాత్యంత అంతరిక్యంత వసూని ే వసూని పుర్వణీక పుర్వణీక హోత పుర్వణీకేతి పురో అనీక హోతర్దోషా దోషావస్తో వస్తోరా ఏరిరే ఈరిరే యజ్ఞాస యజ్ఞాత యజ్ఞాస క్షామే ఇవ విశ్వా విశ్వా భువనాని భువనాని యస్మిన్ యస్మిన్ సౌభగాని సౌభగాని దధిరే దధిరే పావకే పావక ఇది పావకే తుభ్యంతా ఆ అంగిరస్తమ అంగిరస్తమ విశ్వా అంగిరస్తమేత్యంగిర తమ విశ్వాసుక్షితయ సుక్షితయ పృథగ్ సుక్షితయ ఇది సౌక్షితయ పృథగితి పృథగ్ అగ్నే కామాయ కామాయ ఏమిరే ఏమిర ఇది ఏమిరే అశ్యామతం తంకామం కామమగ్నే అగ్నే తమ తోతి ఓత్యశ్యామ అశ్యామరయం రయిగుం రయివ రయివ సువీరం రయివ ఇది రయీవ సువీరమితి సువీరం అశ్యామవాజం వాజమభి అభివాజయంత వాజయంతోశ్యామ అశ్యామద్యుమ్నం ద్యుమ్నమజర అజరాజరం అజరంతే తరితి శ్రేష్టంజవిష్ట తిష్ట భారత భారతాగ్నే అగ్నే ద్యుమంతం ద్యుమంతమా ద్యుమంతమిది ద్యుమంతం ఆభర భరేతి భర వసో పురస్పృహం వసో ఇది వసో పురస్పృహం రయిం పురస్పృహమితి పురస్పృహం రయిమితి రయిం సశ్వితాన శ్వితానస్తన్యతు అన్యతు రోచనస్థా రోచనస్థా అజరేభిర్ రోచనస్థా ఇది రోచనస్థా అజరేభిర్నానదద్భిర్ నానదద్భిర్యమిష్ట నానదద్భిరితి నానదద్భిర్ యమిష్ట ఇది యమిష్ట యపావక పవక పురుతమ పురుతమ పురోణి పురుతమైతి పురోతమ పురోణి పృథూని పృథూన్యగ్ని అగ్నిరనుయాతి అనుయాతి భర్వన్ అనుయాతీత్యనుయాతి భర్వన్నితి భర్వన్ ఆయుష్టే రే విశ్వర విశ్వతో దథత్ దథతయం అయమగ్ని అగ్నిర్వరేణ్య వరేణ్య ఇది వరేణ్య పునస్తే హే ప్రాణ ప్రాణ ఆ ప్రాణ ఇది ప్రాణ ఆయతి అయతి పరా పరాయక్ష్మం యక్ష్మగుం సువామి సువామి తే తైతి తే ఆయుర్దా అగ్నే ఆయుర్దా ఇత్యాయుహోదా అగ్నే హవిష హవిషో యుషాణ యుషాణో ఘృత ప్రతీక ఘృత ప్రతీకో ఘృతయోని ఘృత ప్రతీక ఇది ఘృత ప్రతీక ఘృతయోనిరేభి ఘృతయోనిరితి ఘృతయోని ఏభీత్యేభి ఘృతం పీయిత్వా పీయిత్వా మధు మధుచారు చారు గవ్యం గవ్యం పిత పితేవ ఇవ పుత్రం పుత్రమభి అభిరక్షతాత్ రక్షతాదిమం ఇమమితీవం తస్మైతే తే ప్రతిహర్యతే ప్రతిహర్యతే జాతవేద ప్రతిహర్యతైతి ప్రతిహర్యతే జాతవేదో విచర్షణే జాతవేదైతి జాతవేద విచర్షణ ఇది విచర్షణే అగ్నే జనామి జనామి సుష్టుతిం సుష్టుతిమితి సుస్తుతిం దివః పరి పరి ప్రథమం ప్రథమం జజ్ఞే జజ్ఞే అగ్ని అగ్నిరస్మత్ అస్మద్వితీయం ద్వితీయం పరి పరి జాతవేదా జాతవేదా ఇది జాతవేదా తృతీయమప్సో అప్సు నృమణా అప్సుత్యపసో నృమణా అజస్రం నృమణా ఇది నృమణా అజస్రమింధాన ఇంధానయనం ఏనం జరతే జరతే స్వాధీ స్వాధీరితి స్వాధీ శుచిః పావక పావకవంద్య ఉంద్యోగ్నే అగ్నే బృహత్ బృహద్వి విరోచసే రోచస ఇతి రోచసే సంఘృతేభిః ఘృతేభిరాహుత ఆహుత ఇత్యాహుతః విషానో రుక్మః రుక్మ ఉర్వ్యా ఉర్వ్యాది యద్యోర్ అద్యో దుర్మర్షం దుర్మర్షమాయుః దుర్మర్షమితి దుహోమర్షం ఆయుశ్రియే శ్రియే రుచానః రుచాన ఇతి రుచానః అగ్నిరమృతః అమృతో అభవత్ అభవద్వయోభిః వయోభిర్యత్ వయోభిరితి వయహాభిః యవేనం ఏనం ద్యౌః ద్యౌరజనయత్ అజనయత్ సురేతాః సురేతా ఇతి సురేతాః ఆయత్ యదిషే ఇషే నృపతిం నృపతిం తేజ నృపతిరితి నృపతిం తేజ ఆనత్ ఆనచ్చుచి శుచిరేతః రేతో నిషిక్తం నిషిక్తం ద్యౌః నిషిక్తమితి నిషిక్తం ద్యౌరభీకే అభీక ఇత్యభీకే అగ్నిశర్ధం శర్ధమనవద్యం అనవద్యం యువానం యువానగ్నిస్వాధియం స్వాధియం జనయత్ స్వాధియమితి స్వాధియం జనయత్ సోదయత్ సోదయచ్చ చేతి చ స తేజీయస తేజీయస మనసా మనసా త్వోపః త్వోప ఉత ఉత శిక్ష శిక్షస్వపత్యస్య స్వపత్యస్య శిక్షో స్వపత్యస్యేతి సో అపత్యస్య శిక్షోరితి శిక్షో అగ్నే రాయ రాయో నృతమస్య నృతమస్య ప్రభూతౌ నృతమస్యేతి నృతమస్య ప్రభూతౌ భూయామ ప్రభూతా విప్రాభూతౌ భూయామ తే సుష్టుతయః సుష్టుతయశ్చ సుష్టుతయ ఇతి సుష్టుతయః చవస్వః వస్వ ఇతి వస్వః అగ్నే సహంతం సహంతమా ఆభర భరద్యుమ్నస్య యుమ్నస్య ప్రాసః ప్రాసః రయిం ప్రాసహేది ప్రాసః రయిమితి రయిం విశ్వాయః తిష్టర్షణీః శర్షణీరభి అభ్యాస ఆసావాజేషు వాజేషు సాసహత్ సాసహరితి సాసహత్ సమగ్నే అగ్నే వృతనాసహం వృతనాసహకం రయిం వృతనాసహమితి వృతనాసహం రయిం సహస్వః సహస్వ ఆభర భరేతి భర త్వగం హి సత్య సత్యో అద్భుత అద్భుతో దాత దాత వాజస్య వాజస్య గోమత గోమత ఇది గోమత ఉక్షాన్నాయ వశాన్నాయ ఉక్షాన్నాయేత్యుక్షా అన్నాయ వశాన్నాయ సోమపృష్టాయ వశాన్నాయేతి వశా అన్నాయ సోమపృష్టాయ వేధసే సోమపృష్టాయేతి సోమపృష్టాయ వేధస ఇది వేధసే సోమైర్విధేమ విధేమాగ్నయే అగ్నయైత్యగ్నయే పద్మాహి ఇసూనో సూనో అసి సూనో ఇది సూనో అస్యద్మసద్వా అద్మసద్వా చక్రే అద్మసద్వేత్యద్మసద్వా చక్రే అగ్నిః అగ్నిర్జనుషా జనుషాజ్మ అజ్వానునం అన్నమిత్యన్నం సత్వం త్వన్నః నవోర్జసనే ఊర్జసన ఊర్జం ఊర్జసన ఇత్యూర్జాసనే ఊర్జంధా ధారాజా రాజేవ ఇవజే జేరవృకే అవృకే క్షేషి క్షేష్యంత అంతరిత్యంత అగ్నాయోగుంషి ఆయోగుంషి పవసే పవసా ఆసువ సువోర్జం ఊర్జమిషం ఇషంచ నైతి ఆరే బాధస్వ బాధస్వ దుచ్చునా దుచ్చునామితి దుచ్చునా అగ్నే పవస్వ పవస్వ స్వపాహ స్వపా అస్మే స్వపా ఇది సు అపాహ అస్మే వర్చ అస్మే ఇత్యస్మే వర్చ సువీర్యం సువీర్యమితి సువీర్యం దధపోషం పోషకం వయిం వయిం మయి మయీతి మయి అగ్నే పావక పావక రోచిషా రోచిషా మంద్రయా మంద్రయా దేవ దేవజిహ్వయా జిహ్వలేతి జిహ్వయా ఆ దేవాన్ దేవానవక్షి వక్షియక్షి యక్షిత చేతి చ సనః నః పావక పావకదీదివ దీదివోగ్నే అగ్నే దేవాన్ దేవాగం ఇహ ఇహా ఆవహ వహేతివ ఉపయజ్ఞం యజ్ఞగం హవిః హవిశ్చ నైన అగ్నిశుచివ్రతమ శుచివ్రతమ శుచి శుచివ్రతమ ఇది శుచివ్రతమ శుచిర్విప్ర విప్రశుచి శుచి కవి కవిరితి కవి శుచి రోచతే రోచత ఆహుత ఆహుత ఇత్యాహుత ఉదగ్నే అగ్నే శుచయ శుచయ తమ తమ శుక్రా శుక్రాభ్రాజంత భ్రాజంత ఈరతే ఈరత ఇతీరతే తమ జ్యోతిపుంషి జ్యోదేవిశర్చయ అర్చయ ఇత్యర్చయ ప్రథమకాండే తృతీయ ప్రశ్న సమాప్తః.